యేసు నివన గాయన ఉది సవన్ సుయా సెనకిం పావెనా మెదియం రై రంగు మన్రంగా మతక లోకే వేదనా అమతక కలా సితే సుసు నివన గాయనా ఉబి సవన్ సుయా సెనకిం పావెనా మెదియం రై రంగు మన్రంగా మతక లోకే వేదనా అమతక కలా నౌంగియక్ సితట ఎన్నే రస విందినై అప్ప గాయన్నే అసిరి లోకే సుర పురకువే మతక లోకే తుకుని మావే సితే సుసు నివన గాయన ఒవి సవన్ సోయా సెనకిం పావెనా మెదియం రై రంగు మన్రంగా మతక లోకే వేదనా అమతక కలా నితిరందెన్నే నొసి తువిలసిం ఇగిలయన్నే విముతు పహన కూసే ఉదావి అందురు వీయే నిరియన్నే సితే సుసు నివన గాయన ఒబె సవన్ సోయా సెనకిం పావెనా మెదియం రై రంగు మన్రంగా మతక లోకే వేదనా అమతక కలా సితే సుసు నివన గాయన ఉది సవన్ సోయా సెనకిం పావెనా మెదియం రై రంగు మన్రంగా మతక లోకే వేదనా అమతక కలా